రక్తం పుస్తకం 8వ భాగం. లెవిన్ హుక్ ఎర్ర కణాల రూపాన్ని వర్ణించాడు. ఈ కణాలు చదునైన పళ్ళాలలా ఉండి మధ్యలో లొత్తగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేని గారెలలా ఉంటాయి ఈ కణాలు. ఈ కణాల పరిమాణాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు లెవిన్ హుక్. అవి చాలా ఇతర కణాల కన్నా చాలా చిన్న కణాలు. ఈ కణాలు 3400 తీసుకుని వరుసగా గొలుసుగట్టుగా పేర్చితే ఆ గొలుసు పొడవు 1 అంగుళం ఉంటుంది. రొట్టెల దొంతరలా ఈ కణాలని ఒకదాని మీద ఒకటి వచ్చేలా 12,000 కణాలను పేర్చితే వాటి ఎత్తు 1 అంగుళం అవుతుంది. ఒక బుల్లి ఘనాన్ని తీసుకుందాం. దాని వెడల్పు, పొడవు, ఎత్తు 1/25 అంగుళాలు ఉన్నాయనుకుందాం. ఇలాంటి పాత్ర నిజంగా ఉన్నా అది చూపికి ఆనటం కష్టం. అలాంటి పాత్ర నిండా రక్తం నింపాం అనుకుందాం. అందులో పెద్దగా రక్తం పట్టదులేండి. ఒక బొట్టు రక్తాన్ని నింపడానికి అలాంటి పాత్రలు 50 కావాలి. అయినా అంత చిన్న పాత్రలో రక్తం నింపితే ఆ రక్తంలో 50 లక్షల ఎర్ర కణాలు ఉంటాయి. ఈ సంఖ్యని 1852 కార్ల్ ఫీరోట్ అనే జర్మన్ శాస్త్రవేత్త అంచనా వేశాడు. అయితే రక్తం ఎప్పుడూ ఎర్రగా ఉండదు. ఊపిరితిత్తుల నుండి తిరిగి వచ్చాకనే అది ఎర్రగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తం గాలిని తీసుకుంటుంది. ఎడమ వెంట్రుకల నుండి వెలువడి శరీరానికి సరఫరా అయ్యే రక్తం ఎర్రగా ఉంటుంది. శరీరంలోని ధాతువులు రక్తంలో ఉండే గాలిని లోనికి తీసుకుంటాయి. అలా గాలిపోయిన రక్తం నీలంగా మారిపోతుంది. అది గుండెలోకి తిరిగి వచ్చి ఊపిరితిత్తులను చేరాకనే మళ్ళీ మొదటి ఎర్రదనాన్ని సంక్రమించుకుంటుంది. 1669 ఈ విషయాన్ని మొట్టమొదట గుర్తించిన వాడు ఇంగ్లీష్ వైద్యుడు రిచర్డ్ లోవర్. ధమనులలో రక్తం ఎప్పుడు చిక్కని ఎర్ర రంగులో ఉంటుంది. దీనిని ధమనుల రక్తం అంటారు. అలాగే సిరలలో రక్తం నీలంగా ఉంటుంది. దీనిని సిరల రక్తం అంటారు. మీరు తెల్లని శరీర ఛాయ గలవారైతే ఒకసారి చేతులు వెనక్కి తిప్పి చూసుకోండి. చర్మానికి అడుగున సిరలు నీలిగీతల్లా కనబడతాయి. ఇవి రక్తాన్ని గుండె దిక్కుగా మోసుకుపోతూ కనిపిస్తాయి. వాటిలో ప్రసారమయ్యే రక్తం ఎర్ర రక్తం కాదు. మీరు చామల ఛాయ కలవారైనా లేదా బాగా ఎండలో తిరిగి రంగు తగ్గిన సిరల నీలిరేఖలు అంత స్పష్టంగా కనిపించవు. వెనకటి రోజుల్లో డబ్బున్నవాళ్లే ఇంటి పట్టున నీడలో చల్లగా ఉండేవారు. పేదవాళ్ళు కూలీ నాలీ చేసుకుంటూ పొలాలలో కష్టపడేవారు. యూరప్లో ధనిక వర్గానికి చెందినవారు తెల్లగా ఎండకి కమలని చర్మం కలిగి ఉండేవారు. వారి చర్మంలో సిరలు కనిపించేవి. అందుకే వాళ్ళని నీలిరక్తం మనుషులు అనేవారు. ప్రమాదవశాత్తు ఒక సిర తెగినా అందులోంచి బయటకు స్రవించే రక్తం నీలంగా కనిపించదు. బయట గాలి సోకగానే గాలి కలిసిన రక్తం ఎర్రగా మారిపోతుంది. గాలిలో ఏ అంశం రక్తాన్ని ఎర్రగా మారుస్తోంది? 1774 జోసెఫ్ ప్రీస్లీ అనే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఒక కొత్త వాయువుని కనుక్కున్నాడు. ఈ వాయువులో నిప్పు బాగా మండుతుంది. ఆ వాయువు ఉన్న జాడీలో రగులుతున్న నిప్పు కణికని ప్రవేశపెడితే భగ్గున మండుతుంది. 1778 అంట్వాన్ లారెంట్ లవోషియే అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త గాలిలో 2 రకాల వాయువులు ఉంటాయని నిరూపించాడు. అందులో 5వ వంతు వాయువు ప్రీస్లీ కనుక్కున్న వాయువు. దీనికి లవోషియే ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని పేరు పెట్టాడు. మిగతా 4/5వ వంతు వాయువు నైట్రోజన్ అంటే నత్రజని అన్నమాట.